జై శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండలో రామచంద్రస్వామి పాదములను పట్టుకొని లక్ష్మణస్వామి తనని కూడా వెంట రావటానికి అనుమతినిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది మనం తెలుసుకుంటూ ఉన్నాం. వ్యాఖ్యానముతో ఇది శరణాగతి అని. ఒక తమ్ముడు అన్న వెంట రక్షణ కోసం అడవికి వెళ్ళటం ఏమిటి, దీనికి ఏదో పెద్ద ఇంత అర్థాలేమిటి అని అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రామాయణము అని అంటే ఒక సామాన్యంగా జరిగిన కథ. ఏదో వాల్మీకి మహర్షి రాశాడు, మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో మనం కూడా మన ఇష్టం వచ్చిన మార్పులు చేయొచ్చు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మెచ్చుకునేవాళ్ళు ఈనాటికి ఉన్నారు. ఆ కులాన్ని బట్టి, ఆ రాసేటటువంటి వారి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి ఆ రాసిన వాళ్ళని చిలవలు పలవలేసి చాలా గొప్పగా చెప్పేవాళ్ళు ఉంటారు. సరే, అది ఆ ఉన్నందువలన ఉండకూడదనే నియమం అంటూ ఏమీ లేదు. నిజంగా మరి అలాంటి వారికే అట్లా ఉన్నప్పుడు మరి రామనామము చేత బోయవాడు తపస్వి అయి రామకథను బ్రహ్మదేవుని అనుగ్రహము చేత అరచేతిలో రేగుపండు చూసినట్లుగా చూసి మొత్తము కూడా ఆ సరస్వతి ఆయన నాలుక మీద ఉండి శ్లోక రూపంగా పలుకుతూ ఉంటే వారి మనసులలో ఆయా దశరథుడు, రాముడు, కౌసల్య వారి మనసులలో అనుకునే భావాలని కూడా గ్రహించి రచన చేసినటువంటి మహాకావ్యము, ఆది కావ్యము, ధ్వని ప్రధాన కావ్యము శ్రీమద్ రామాయణం. మరి దాని మీద మనకెంత నమ్మకము, మనకి కూడా ఆ దృఢమైనటువంటి ప్రత్యయము ఉండాలి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇతరులకి ఉన్నది అని బాధపడిన అవసరం లేదు, సహజమది. మరి అంత గొప్ప కావ్యము అనే చెప్పుకోవటం, అలాంటి కావ్యములో ఒక అద్భుతమైనటువంటి సముద్రములో రత్నములలాగా ఏర్చి కూర్చి అందించినటువంటి వారు యామున మునులు. యామునాచార్య స్వామి భగవద్ యామున మునులు అందించినటువంటిది తిరుమల నంబి గారికి వారు అందిస్తే, వారు రామానుజుల వారికి చెబితే, ఆ శిష్య పరంపరగా వచ్చి నంబిళ్ళ గారు ప్రతి భగవద్ విషయంలో ప్రతి పాసురం దగ్గర ఒక్కొక్క శ్లోకాన్ని అలా వివరణ ఇస్తూ వస్తే, పెరియవాచ్యాంబిళ్ళ గారు తని శ్లోకి అనేటటువంటి పేరుతో రాసుకుంటూ వస్తే, అది గోవిందరాధు అనేటటువంటి ఆయన తిరుమలలో భగవద్ రామానుజుల వారు స్వప్నములో ఆదేశిస్తే రాశాను అని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యాఖ్యానం ఇది. వాల్మీకి హృదయము ఈ వ్యాఖ్యానం, అంత గొప్ప వ్యాఖ్యానం కనుక అది వివరించుకుంటేనే చాలు. దానికి కొత్తగా ఇంకేమీ చేర్చవలసిన అవసరం కూడా లేదు. అంత గొప్ప వ్యాఖ్యానంతో ఆయా ఘట్టములలో ఉన్నటువంటి విశేష అర్థములను తెలుసుకుంటూ మనము ముందుకు సాగుతూ ఉన్నాము అని అంటే, మన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, మరి కళ్ళ ముందు రిజర్వ్ బ్యాంకులో ఉన్నదంతా మన బ్యాంకులో కనపడినట్టుగా ఆ భగవంతుడి కళ్యాణ గుణములు, భాగవతుల యొక్క లక్షణాలు అన్నీ మనకు చూపిస్తూ ఉన్నారు. హాయిగా దర్శిస్తూ ఉన్నాం కన్నుల పండుగగా. అలా చూద్దాం. ఆ లక్ష్మణస్వామి సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన సీతామువాచ అతీశాహ రాఘవంచ మహావ్రతం. సహ మహాయశాహ, ఆ లక్ష్మణుడు గొప్ప కీర్తిశాలి లక్ష్మణుడు. ఏమిటి అనంటే, ఏది చెయ్యాలో అది తెలిసినవాడు అన్నమాట. అలాగే భ్రాతుశ్చరణౌ సోదరుని యొక్క పాదములను గాఢం నిపీడ్య గట్టిగా పట్టుకొని సీతాదేవిని చూస్తూ మహారాఘవంచ మహావ్రతం ఉవాచ. సీతాదేవిని చూస్తూ ఆ మహావ్రతుడు అయినటువంటి రామునితో ఇలా అంటున్నాడు ఆయన. అది ఈ శ్లోకం ఎంత అద్భుతంగా ప్రతి పదానికి కూడా ఆయన వివరణ ఇచ్చారు. మనము తెలుసుకున్నాం మహావ్రతుడు అనంటే ఏమిటండి, మహావ్రతము రామునిది అనంటే శరణాగత రక్షణ దీక్ష. కంకణబద్ధుడు ఆయన, ఒక్కసారి శరణు అంటే చాలే రక్షిస్తానని కంకణం కట్టుకున్నటువంటి మహాపురుషుడు రాముడు. ఇక్కడ కేవలము అన్న తమ్ముడు అని మాత్రమే కాదు, జీవుడు దేవుడు మనకు కనిపించేది ఇక్కడ, జీవుడు దేవుడు. లేకుంటే ఏనాడో అక్కడ అయిపోయింది, ఆయన కాళ్ళు పట్టుకుని అన్న కాళ్ళు పట్టుకుని తమ్ముడు అడిగాడు, అన్న రమ్మన్నాడు, తమ్ముడు వెళ్ళిపోయాడు. దానికి ఎంతెందుకు చెప్పుకోవాల్సిన అవసరం, అది కాదు. జీవుడు ఆ లక్ష్మణస్వామి ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలో మనం ఊహించుకోవాలి, మనం అక్కడ ఉండాలి. మనము ఆ ఆది దంపతులు, ఆ సీతారాములు, వారిని మనము వేడుకోవాలి. ఆ భావన మనకి రావాలి, శరణాగతి అనేటటువంటి స్థితి మనకి కూడా కావాలి. పైగా మన తెలుగు వారికి ఇంకా, వారు పుట్టినటువంటిది ఉత్తర దేశమైనా మనకి ఎందుకని అంటే మనం ఏర్పాటు చేసుకున్న చాంద్రమానము అనే కాలగమనంలో చంద్రగమనం చేత మనకు సంవత్సరాది చైత్రమాసంలో వస్తే మనము ఆ సీతారాముల కళ్యాణం చేసుకుంటాం. భద్రాచలం మొత్తం ప్రపంచానికే ఈనాడు టీవీలు వచ్చిన తర్వాత మరి ప్రపంచమంతా చూస్తూనే ఉంది. అదే ఆది శుభకార్యం సంవత్సరంలో, మరి ఆ తెలుగువారమైన మనకెంత అదృష్టం ఉండాలి. కనుక మనము అంతా అదృష్టవంతులము, కనుక సీతారాముల కథని దివ్య కథగా ఇలా తెలుసుకుంటూ ఉండటము, అది ఆనందపడుతూ ఉందాము. ఇక్కడ ఆ వ్రతం అంటే ఏమిటనంటే ఇచ్చుక్త గురుతర వ్రతయుక్తం రాఘవం రఘు రాక్షస సంవాదాది ప్రసిద్ధ కులధర్మ శరణాగత రక్షణంచ ఉవాచ. ఉవాచ పలికాడు ఎవరిని, రాముని చూస్తూ పలుకుతూ ఉన్నాడు ఈయన. ఎటువంటి వాడనంటే గురుతర వ్రతుడు. ఏమిటి అది, నచ్చజేయం అన్నాడు, నేను విడిచిపెట్టలేను, అశక్తుడను అన్నాడు పరమాత్మ. అక్కడ ఇంకా చెబుతారు వివరంగా, ఇది విభీషణ శరణాగతి సమయంలో చెప్పేది ఆయన చెప్పిన మాట. ఏమిటి అంటే రాక్షసుడు విభీషణుడు నలుగురు మంత్రులతో వచ్చాడు, రక్షించడానికి వీలు లేదని సుగ్రీవ మహారాజు, అంగదుడు, శరభుడు ఇలా వాళ్ళు కాదంటూ ఉంటే పర్వాలేదు అని ఆంజనేయ స్వామి అన్న. అయినా రక్షణ ఇవ్వచ్చు కానీ అసలు ఇక్కడికి రాకూడదు అని జాంబవంతుడు అన్న. ఎవరు ఏమన్నా సరే రాముడు చెప్పిన మాట, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచనా అన్నాడు. ఇప్పుడు మీరంతా ఏమంటారు, పైకి నటిస్తున్నాడండి అంటున్నారు అంతే కదా, లోపల శత్రుత్వమే ఉంది అంటున్నారు. సరే నేను దాన్ని కూడా ఆమోదిస్తూనే ఉన్నా, మీ మాటనే ఆమోదిస్తూనే, కానీ నాకు రక్షణ పలుకుతున్నాడుగా ఏదో ఒక రకంగా. ఇక ఈ దరికి వచ్చి శరణాగతి చేయటం తప్పు, ఆ దరికి వెళ్ళిన తర్వాత అంటూ ఉన్నాడు. అసలు ఆయన ఈ దరికి రాకుండా ఆ దరినే ఉండి రామా అంటే ఇప్పుడు నేను సముద్రం దాటి ఈదుకుంటాను, మరి పరిగెత్తుకెళ్ళాల్సి వచ్చేది, అంతటి తహతహలాడిపోతూ ఉంటా, నన్ను రక్షించమని అడిగితే చాలు, దాన్ని నేను నత్యజేయం విడిచిపెట్టలేను. దోషో ఎది ఎపి తస్య స్యాత్, అతనిలో దోషం ఉన్నదా, ఉండనీయండి, ఉంటేనే అసలు అవసరము అన్నాడు ఆయన. ఉంటేనే నా గొప్ప బయటపడుతుంది, ఏమీ లేని మంచివాడిని రక్షిస్తే ఇంకా నన్నేమనుకుంటుంది లోకం, ఇప్పటికీ అనుకుంటున్నారుగా. ఏమని, శత్రువు తమ్ముడు వచ్చాడు కనుక అక్కడ ఆనుపానులు తెలుసుకోవటానికి చేర్చుకుని విభీషణుడు చెబితేనే లంక గుట్టుమట్లు తెలిసి రాముడు చంపాడు, ఇదేగా లోకం అనుకుంటుంది. మరి అదే నిజమైతే మరి ఆంజనేయ స్వామికి ఎవరిచ్చారు శక్తి? లంక కాల్చి వచ్చాడు, ఆనుపానులు తెలుసుకోకుండానే లంక కాల్చాడా? ఆనాడు విభీషణుడు ఏమైనా హనుమకి ఇక్కడ గుట్టుమట్టలు చెప్పాడా? వీళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది, వాళ్ళ ఇల్లు అక్కడుందని ఏమన్నా చెప్పాడా? ఇలాంటి విషయాలను ఎవరు ఆలోచించరు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఆ రజోగుణము తమో గుణము బాగా ఆవరించి ఉండి ఇదిగో ఇట్లాంటి ఆలోచనలు చేసి టీవీలకి ఎక్కి చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈనాటికి వినేవాళ్ళు ఉన్నారు, నమ్మేవాళ్ళు ఉన్నారు, ఏం చెప్పాలండి? హనుమ ఒక్కడే కదా లంకను తగలబెట్టాడు, ఏమైపోయింది అప్పుడు? ఎవరు సహాయం ఇచ్చారు? ఏమి ఇది మరి ఆ తెలివి? వీళ్ళందరికీ బాగా చదువుకున్నారు అందరూ, ఇప్పుడు అందరూ తెలివి గల వాళ్ళు, ఈ కాలం వాళ్ళు, వాళ్ళేమో పిచ్చాళ్ళు. ఈ తెలివి ఏది, వీళ్ళ తెలివి? ఇట్లా ఆలోచించే వాళ్ళని ఏమనాలి మరి? విభీషణుడి రక్షణ కావాలా రామునికి? విభీషణుడి తోడు కావాలా రాముడికి? అసలు సుగ్రీవుడి తోడు కావాలా రాముడికి? అవసరం లేదు. మరి ఎందుకండి ఇంత చేశాడంటే? ఆ సీతమ్మ తల్లి ఆమె ఎందుకు వెళ్ళింది? రాక్షస స్త్రీలు మధ్యకంటే దేవతా స్త్రీలను రక్షించడానికి ఆమె వెళ్ళింది. లేకపోతే రావణాసుడు తీసుకెళ్ళగలడు ఆ సీతమ్మని? వెళ్ళలేడు. ఆమె వెళ్తూ వెళ్తూ ఆభరణాలు సుగ్రీవుడు వీళ్ళ మధ్యన పడేసింది కనుక సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించి వాలిని చంపి లోకం చేత నిందబడి, మరి వాలిని చంపితే లోకం నిందేగా, ఈనాటికి చెట్టు సాటు నుండి చంపాడు. అసలు చంపేవాడికి చెట్టు సాటును ఉంటే ఏంటి, ఎదురుగా ఉంటే ఏంటి? ఆ కాలంలో ఎవడు అడగలేదు. ఒక్క బాణంతో వాలి అలా చచ్చాడని ఆశ్చర్యపోయారు. నిందను పడ్డాడు. ఎందుకోసం? సీతమ్మ ఇతడికి ఇక్కడ నగలిచ్చిపోయింది. అందుకు లంకలో ఉంటే సీతమ్మ దగ్గరికి భార్యని, కూతురుని, సోదరిని కూడా ఆ సేవకై వినియోగించాడు విభీషణుడు. విభీషణుడు ఎందుకు వచ్చాడు అంటే లంకని రక్షించుకోవటానికి వచ్చాడు తప్ప తను రాజుగా కావటానికి కాదు. శత్రుశేషం లేకుండా రాముడు మొత్తాన్ని చంపి వదలబడేస్తాడు. ఆ లంకని రక్షించడానికి వచ్చాడు ఆయన. సరే, అంతటి దానిని కూడా నిందలు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక తప్పు ఉంటే ఉండనియండి అన్నాడు ఆయన. కనుక నేను రక్షించి తీరవలసిందే. అక్కడ చెబుతాడు ఒక మాట ఈ గోవిందరాజయ్యమే. ఒక మాట ఏం చెప్పాడంటే, పరమాత్మకి సకల కళ్యాణ గుణములు కలవాడు, హేయ గుణాలు లేనివాడు అంటారు. అక్కడ రెండు హేయ గుణాలు కనపడినాయి అంట. నా త్యజేయమంటే విడిచిపెట్టలేను అని ఒక అశక్తత. అశక్తత అంటే మరి అది మంచి గుణం కాదు కదా. శక్తి కలవాడు గొప్ప గుణం, కానీ అశక్తుడు ఎలా గొప్పవాడవుతాడండి? కనుక అశక్తతనే ఒకటి. తర్వాత అతడికి తప్పులు ఉన్నా సరే అంటున్నాడు, అంటే ఉన్నది కూడా తెలియట్లా ఈయనకి. అది అజ్ఞానము. తప్పు ఉన్నదా లేదా కూడా తెలియటం లేదు. సర్వజ్ఞుడు కూడా కించిత్ అజ్ఞత్వాన్ని పొందాడు. సర్వశక్తుడు కొంచెము శక్తి తక్కువ వాడు అయ్యాడు అంటారు. దాన్ని కూడా భరించాడు ఆయన. ఎందుకంటే తన వ్రతము ఏమిటా? వ్రతము మహావ్రతము, గురుతర వ్రతము. అదే రఘు రాక్షస సంవాదాది ప్రసిద్ధ కులమటిది. రాక్షస మరి రఘురాక్షస సంవాదము జరిగింది కదా, తర్వాత విభీషణుడి దగ్గర జరుగుతూ ఉంటుంది. అంత గొప్ప కులము ఇక్ష్వాకు కులము. ఆ కులధర్మము ఏమిటయ్యా అంటే శరణాగతి రక్షణ. అంత గొప్ప కులము ఈ కులము ఇక్ష్వాకు కులము. కనుక ఇంతటి శరణాగతి ధర్మాన్ని పాటించేటటువంటి ఆ వ్రతము కలిగినటువంటి రామునితో ఉవాచ పలికాడు లక్ష్మణుడు. శరణాగతే సర్వఫలప్రదత్వేన స్వాభిమత ఫలం విజ్ఞాపయామాస. ఇక లక్ష్మణస్వామి చేసిన పని ఏమిటి అంటే నన్ను తీసుకెళ్ళమని కూడా అడుగుతున్నాడు కనుక సర్వఫలప్రదుడైనటువంటి పదమైనటువంటిది శరణాగతి అట. ఆ శరణాగతి ద్వారా తాను కోరిన ఫలం ఏమిటి? రామునికి సేవే అది చెప్పాడు లక్ష్మణస్వామి. ఇక ఎలా అంటే చెప్పాడే అంటే నిపీడ్య పాదాలు పట్టుకొని అంటూ ఉన్నాడు. దీని ద్వారా ఏమిటి మనకు తెలుస్తుంది? నిపీడ్య ఇది అంతేనా ద్వయస్వ పూర్వఖండ ఉక్త శరణాగతి అనూదిత. ద్వైమంత్రం ఉన్నది, అసలు శరణాగతిని తెలియచేసే మంత్రం ద్వైమంత్రం. ఇది నమ్మాళ్ళ వారు చెప్పారు తిరువాయుమలి 6వ శతకంలో అఘలహిల్లే నిరయ్యం అనేటటువంటి శ్లోకం దగ్గర చెప్పాడు ఆయన. అక్కడ చెప్పాను ఇదివరకు చాలాసార్లు, 2-3 సార్లు కూడా చెప్పాను. మరి ఆ పాతయ్య అవన్నీని ఇంకొంచెం బాగా పెరిగిపోతూ ఉంటుంది కనుక మళ్ళీ అంత వెళ్ళలేను, బాధపడతారు వినేవాళ్ళు అనే ఉద్దేశంతోనే చెప్పడానికి నాకేం ఆసక్తత లేదు. కనుక ఆ ద్వయము అనేది మంత్రం, అది దానికి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే అంటారు. దీన్ని పూర్వఖండము అని అంటారు. అంటే లక్ష్మీతో కూడిన నారాయణుని యొక్క 2 పాదములను రక్షకముగా ప్రపజ్యే ఆశ్రయించుచున్నాను అని దాని అర్థం. చరణవు ప్రపంచే అంటే 2 పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాను. ఇక్కడ లక్ష్మణుడికి ఏం చెబుతున్నాడు ఈయన, చరణవు గాఢము నిపీడ్య, ఈయన పాదములను గట్టిగా పట్టుకున్నాడు లక్ష్మణుడు. అంటే ఆ ద్వయమంత్రములో పూర్వఖండములో అంటే మొదటి వాక్యములో చెప్పబడిన చివరి పదము ప్రపంచే అనేది, చరణవు ప్రపంచే అది ఇక్కడ తెలియచేశాడు వాల్మీకి. ముందే చెప్పాడు వాల్మీకి, వాల్మీకి రామాయణం వైష్ణవానికి ప్రాణము, వైష్ణవమునకు 2 కళ్ళు వాల్మీకి రామాయణము, నమ్మాళ్ళ వారు తిరువాయుమళి. అందుకే వైష్ణవులు దీనిని ప్రాణముగా భావిస్తారు. ప్రతిరోజు పారాయణ చేసి, అసలు పారాయణ చేయనిదే అన్నము తినని వారు కూడా ఉన్నారు. అంతటి గొప్ప గ్రంథం ఈ రామాయణం, వాల్మీకి రామాయణం. దాని నుంచి కూడా ఎన్నో గ్రహించారు మన వాళ్ళు. అందుకే ఇతరులకి కొంచెం బాధ ఈర్ష్య కలుగుతూ ఉంటుంది దీని మీద. ఎందుకు వీళ్ళకి ఇంత ఇష్టము, వాళ్ళకి ఇంత ఇష్టం అంటే నిన్ను కూడా ఇష్టం పెంచుకో, నీ ఇష్టాన్ని ఎవడు కాదనలేదుగా. నువ్వు పుచ్చంకాయలనే పెద్ద బంగారంలాగా భావించినప్పుడు మేము బంగారాన్ని బంగారం అనుకోకూడదా? అదిగో అంత గొప్ప గ్రంథము కనుకనే ఆ మంత్రములో ఉన్నటువంటిది ఇక్కడ చెబుతూ ఉన్నారని చెప్పారు ఈయన వ్యాఖ్యానములో. ఇక రాఘవం ఉవాచ, రామునితో అంటూ ఉన్నాడు ఈ శీతముని చూస్తూ రామునితో అంటూ ఉన్నాడంటే, ఉత్తరఖండోక్త ఫల ప్రార్థనోక్త, ఉత్తరఖండంలో ఫలము అంటే ద్వైమంత్రంలో 2వ లైన్ ఏంటి, శ్రీమతే నారాయణాయ నమః, నేను చేసే ఈ కైంకర్యం ఉన్నదే ప్రపత్తి చేసి ఆయన చేసే సేవ నారాయణుని కొరకే, నా మహా నా కొరకు కాదు అని ఆ అర్థాన్ని రాఘవం ఉవాచ రాముడితో పలికాడన్నటువంటి ఈ మాట చెబుతూ ఉన్నది అంటూ ఉన్నారు ఆయన. ఉభయత్ర పురుషకార పరిగ్రహోక్తి సీతామువాచ, ఈ ఉవాచ ఇద్దరికీ వస్తుంది. ఈ ఉవాచ ఒక పదమున్న సీతాం ఉవాచ అని చెప్పొచ్చు, రాఘవం మహావ్రతం ఉవాచ అని చెప్పొచ్చు. 2 అర్థాలు. దీన్నే దేహలీ దత్త దీపన్యాయము అంటారు. అంటే గడప మీద ఒక దీపం పెట్టామనుకోండి, తలుపేమో తీసి ఉంది, గడప మీద దీపం పెడితే ఈ దరి లోపలికి వెలుగు వస్తుంది, అవతల దరి బయటికి వెలుగు వస్తుంది. అలా 2 ప్రక్కలకి అన్వయిస్తూ ఉంటుంది ఈ మాట. అందుకని దీన్ని ఉభయత్ర అంటూ ఉన్నాడు, అంటే 2 చోట్ల అన్వయిస్తుంది. అలాగే ఆ ద్వయమంత్రంలో కూడా 2 చోట్ల లక్ష్మీ సంబంధం ఉన్నది. శ్రీమన్నారాయణ అంటున్నాడు మొదట, అంటే లక్ష్మీయుక్తుడైన నారాయణుడు. శ్రీమత్ మతు ప్రత్యయం అంటారు, ఎల్లప్పుడూ కలిసి ఉంటుంది, అది అఖలగిల్లే నిరయ్యం, ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను అని అనేటటువంటి లక్ష్మీదేవి వక్షస్థలములో కలిగిన వెంకటేశ్వర అంటాడు నమ్మాళ్ళవారు. ఇక్కడేమో శ్రీమత్తు అంటే ఎప్పుడు కూడా కలిసే ఉండేటటువంటి వాడు అనే అర్థం వచ్చేది. కనుక మొదటి దాంట్లో శ్రీమత్ అనే పదం ఉంది, 2వ దాంట్లో శ్రీమతే నారాయణాయ నమః, మళ్ళీ శ్రీమతే అనే పదం ఉన్నది. కనుక ఇక్కడ లక్ష్మీ సంబంధం మొదటి వాక్యంలో ఉన్నది, పై వాక్యంలో 2 చోట్ల ఉన్నట్టుగా ఇవ్వాచ రెండిటికి అన్వయిస్తుంది అంటున్నాడు. రాఘవం ఉవాచ సీతాం ఉవాచ రెండు చెప్పుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు. అలా ద్వయమంత్రము యొక్క అర్థాన్ని విశదీకరించే అద్భుతమైనటువంటి శ్లోక రత్నం ఇది. రామాయణంలో ఎన్నో రత్నాలు, అదిగో ఇదొక రత్నం. ఇంత గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదృష్టవంతులం. సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందనః సీతామువాచ అతీశ రాఘవంచ మహావ్రతం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.